భీషాత్మాద్వాదపవదే సూర్య భీషాత్మానగ్నిష్టేంద్రష్టర్ధావతి పంచమగితే ఐషానందమేమాగుంసవతి యుభాస్యాధ్యాయక ఆజిష్టోదిష్టోపరిష్ట అస్యేయం పృథివే సర్వాణి ప్రత్యవోర్ణా సద్ సదేకో మానుష ఆనంద తేజేసం మానుష ఆనందాకో మనుష్యకం సర్వాణమానంద శ్రోత్రియశ్చామ తేజేసం మనుష్యకం సర్వాణమానందా సదేకో దేవకం సర్వాణమానంద శ్రోత్రియశ్చామ తేజేసం దేవగం సర్వాణమానంద సదేక పితృణాంజురలోకలోకానామానంద శ్రోత్రియశ్చామేకదం పితృణాంజురలోకలోకానామానంద సదేక ఆజానజానాం దేవానామానంద శ్రోత్రియశ్చామేకదమాజానజానాం దేవానామానంద సదేక కర్మదేవానాం దేవానామానంద ఏ కర్మణ దేవాన పియంతే శ్రోత్రయశ్చామేతం కర్మదేవానాం దేవానామానందాకో దేవానామానంద శ్రోత్రయశ్చామేతం దేవానామానందాక ఇంద్రస్యానంద శ్రోత్రయశ్చామేతమింద్రస్యానంద సదేకో బృహస్పతేరానంద శ్రోత్రియశ్చామేతం బృహస్పతేరానందాక ప్రజాపతేరానంద శ్రోత్రియశ్చామేతం ప్రజాపతేరానందాకో బ్రహ్మణానంద శ్రోత్రియశ్చామేతం పురుషే ఇష్టాదావాదిత్యే సదేక సరేం విద అస్మాల్లోకాయమన్నమయమాత్మానపసంక్రామతి ఏదం ప్రాణమయమాత్మానపసంక్రామతి ఏదం మనోమయమాత్మానపసంక్రామతి ఏదం విజ్ఞానమయమాత్మానపసంక్రామతి ఏదమానందమయమాత్మానపసంక్రామతి తదప్యేతశ్లోకో భవతి యతో వాచో నివర్తంతే అప్రాప్యమనసాద ఆనందం బ్రహ్మణో విద్వాన్ నేతి కుతశ్చనేతి ఏతకం హవామన తపతి కిమహకం సాధునా కరమం కిమహం పాపమకరమమితి సయదేవం విద్వానేతే ఆత్మానగ్ఞస్పృణుతే ఉభయేవేషేతే ఆత్మానగ్ఞస్పృణుతే యదేవం వేద ఇత్యుపనిషదే సహనావవతు సహనో భునక్తో సహ వీర్యంకరమావహై తేజస్వినామృతమా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి భృగుర్వైవారుణి వరుణం పితరమృతసారా అధీశభగవో బ్రహ్మేతి తస్మాేతప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి కగుంహోవాచ యతో వాయువాని భూతాని జాయంతే యాని జాతాని జీవంతే యత్ ప్రయంతమి సంవిశంతి తద్విజ్ఞాతస్వ తద్బ్రహ్మేతి సదపోదప్యత సదపస్త్రత్వ అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాభ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతే అన్నం ప్రయంతమి సంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపసార అధీశభగవో బ్రహ్మేతి తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సదపోదప్యత సదపస్తత్వా ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్ ప్రాణాభ్యేవ కల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతే ప్రాణం ప్రయంతభి సంవిశంతేతి తద్విజ్ఞాయ పునరేవ వర్ణం పితర ఉపసార అధీశ భగవో బ్రహ్మేతి ప్రగుంహోవాచ అపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి తదపోదప్యత తదపస్తత్వ మహాబ్రహ్మేతి వ్యజానాన్ మనసాఖ్యేవ కల్పిమాని భూతాని జాయంతే మనసా జాతాని జీవంతే మన ప్రయంతమిదం విదంతేతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపసార అధీకి భగవో బ్రహ్మేతి అగంభోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోదప్యత సతపస్తత్వ విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ విజ్ఞానాద్యేవ కల్పిమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతే విజ్ఞానం ప్రయంతమిదం విశంతేతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపసార అధీకి భగవో బ్రహ్మేతి రగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోదప్యత తపస్తత్వ ఆనందో బ్రహ్మేతిభ్యజానాత్ ఆనందాభ్యేవ కల్పిమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతే ఆనందం ప్రయంతమిదం విశంతేతి అరిషాభార్గవీవారుణే విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత ఏం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా మధుభిర్బ్రహ్మవత్కృతేన మహాన్ కీర్త్యా అన్నన్ననింద్యాత్ తద్వదం ప్రాణో వా అన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణ ప్రతిష్ఠిత తదేదం నమన్నే ప్రతిష్ఠితం సరేదం నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా మధుభిర్బ్రహ్మవర్తన మహాన్ కీర్త్యా అన్నన్న పరిచక్షేత తద్వదం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదం అసృజ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్యాప ప్రతిష్ఠితా సదం నమన్నే ప్రతిష్ఠితం సదం నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా మధుభిర్బ్రహ్మవత్తదేన మహాన్ కీర్త్యా అన్నం బహుకుర్వేద తద్వదం పృథివీవ అన్నం ఆకాశోన్నాద పృథివ్యామాకాశ ప్రతిష్ఠిత ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత సయేదం నమన్నే ప్రతిష్ఠితం సయేదం నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా మధుభిర్బ్రహ్మవర్తన మహాన్ కీర్త్యా న కంచన వసతో ప్రత్యాచక్షేత తద్వదం అస్మాదయాదయాజమిధయా వక్పన్నం బ్రాహ్మయా అరాధ్యస్మాన్నమిత్యాచక్షతే ఏతద్వైముఖతోన్నగం రాధ్యం ఉపతోత్మాన్నగం రాధ్యతే ఏతద్వై మధ్యతోన్నగం రాధ్యం మధ్యతోత్మాన్నగం రాధ్యతే ఏతద్వా అంతతోన్నగం రాధ్యం అంతతోత్మాన్నగం రాధ్యతే యగేవం వేద క్షేమమితి వాచి యోగక్షేమమితి ప్రాణాపానయోః కర్మేతి హస్తయోః గతిరితి పాదయోః విముక్తిరితి పాయౌ ఇతి మానుషే సమాజ్ఞాః అసదైవీః తృప్తిరితి వృక్కౌ బలమితి విద్యుతి యశైతి వసుః జ్యోతిరితి నక్షత్రేషు ప్రజాతిరమృతమానంద ఇత్యుపస్థే సర్వమిత్యాకాశే అప్రతిష్టేత్యుపాధీత ప్రతిష్టావాన్ భవతి తన్మహ ఇత్యుపాధీత మహాన్ భవతి తన్మన ఇత్యుపాధీత మానవాన్ భవతి తన్నమ ఇత్యుపాధీత నమ్యంతేస్తై కామాః తద్బ్రహ్మేత్యుపాధీత బ్రహ్మవాన్ భవతి తద్బ్రహ్మణ పరిమళ ఇత్యుపాధీత పర్యేణం మ్రియంతే ద్విషంతస్సపత్నాః పర్యే ప్రియాభ్యాద్రవ్యాః సయశ్రాయం పురుషే యశ్చాదావాదిత్యే సయేకః సయేవంవిద్ అస్మాల్లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానముపసంక్రమ్య ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రమ్య ఏతం మనోమయమాత్మానముపసంక్రమ్య ఏదం విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య ఏకమానందమయమాత్మానముపసంక్రమ్య ఇమాన్ కామాన్ మే కామలోప్యను సంజరన్ ఏతత్సామగాయం నాస్తే అవిర్భరగ్నాగ శ్రియామా పరిపాదయ పురుషస్ విద్వహస్ మహాదేవస్ ధీమహి తన్నోరుద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్ర ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నోగరుడ ప్రచోదయాత్. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. వజ్రనఖాయ విద్మహే దీక్షణగ్రష్టాయ ధీమహి తన్నో నారదిగుంహ ప్రచోదయాత్. భాస్కరాయ విద్మహే మహద్యుదిగదాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఐష్పాదనాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఆప్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. సహస్రపరమాదేవీ శతమూలా శతాంకురా సర్వం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాథని. కాండాకాండాహం పరుడ పరుడ పరే ఏవానో దూర్వే ప్రదలు సహస్రేణ శతేన చాశ్రేణ ప్రదనోడి సహస్రేణ విదోహతి. తస్యాత్యేత్రే విధేమహమిదా వయమ్ అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా శిరసాధారయ్యామిరక్షస్వమాహం పదే పదే. భూమిర్ధేనుర్ధరణీ లోకధారిణీ ఉద్భుతాదివరాహేణ కృష్ణేన సత బాహునా. మృత్యుగే హనమే పాపయన్మయా దుష్కృతం కృతం. మృత్యుగే బ్రహ్మదత్తాదికాశ్రమేణాభిమంత్రిత. మృత్యుగే దేహి మే పుష్టిన్ పై సర్వం ప్రతిష్ఠితం. ప్రతిష్ఠితే సర్వం తన్మేనృత్తికే అజాహదేన పాపేన గచ్చామి పరమాంగలిం. ఎదయంద్రభయామహే తదో నోభయంగతి మగవంచిరపదన్న భూదలే విద్వజో విమధోలే స్వస్తిపతిపత్రమధోమే ఘేంద్ర పురణే దురస్వస్తిలా అభయంకర స్వస్తి నయింద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వమేధా స్వస్తి నక్షరిత్రేమి స్వస్తి నాభిర్భస్వయుర్దాదు. ఆపాంతమన్య త్రిమల ప్రభర్మాధులి శ్రీవాక్షరుమాగుమే సోమో విశ్వామి రజావనాని నార్వాయంద్రం పదిమానాని దేభు బ్రహ్మరి జ్ఞానం ప్రథమం పునర్దాప్తిజే మదస్వరుజో వేణావ సముద్రియా ఉమాస్య విశ్వాస్వదశ్వజో నిమదరస్వ సోనాపతి భవానక్షరా నివేదని రక్షాదశ్వర్మద ప్రధా దంధద్వారాంగులాధరిషాన్ నిత్యపుష్టాంగులీషిణీ ఈశ్వరేకం సర్వభూతానాంతామిహోపక్వేశ్రయం. హేర్మే భజదు అలక్ష్మేర్మే నశ్యదు విష్ణుముఖా వై దేవాశ్రందోభిమాన్ లోకానమయ్యమభ్యరయన్. మహాగమ్యంద్రో వజ్రబాహుశ్రోణే ధర్మయచ్చదు పత్నిలో మగవాగరో నవంతు ఆత్మానయ్యోస్మాన్ బ్రహ్మణస్పదే కక్షేవంతయ్యాశిజం శరీరయ్యజ్ఞతమలం కుచేదం తస్మిన్ చరణం పవిత్రం వితరం పురాణయ్యేన భూతస్థలచతుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాదివాత్మానమరాజింతరేమ. సజోషాయింద్రదుగుణాభ్య సోమం ప్రవృత్తోర విద్వాన్ నగిశరత్వమునస్వాదాభయంగణి విశ్వదోన సుమిత్రానహామోషయత్రమిత్రస్మై భూయాత్మాన్వేయం జుష్మ ఆపోహిష్టామయోపస్థానభూద్వేధాన మహేర్ణా నిచక్షసే యోవశ్యమదమోనస్తస్య భాగే దేహన ఉషదీరివ మాతల తస్మారంగమాపభవశ్యక్షయోన్వచ ఆపోదనయసాదన హిరణ్యశంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేవియాజి జన్మయా భుక్తమసాధూనా పాపేభ్య ప్రతిగ్రహ జన్మే మనసా వాచా కర్మణా వాదుకృతం కృతం. తన్నయింద్రవరుణాపరిస్తాజపరంతు పునః పునః నమోగ్నే సుమతే నమయింద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యే నమోభ్యూరయ్యదమేద్యయ్యదశాంతరపగచ్చా అద్యాదనాదేపానాద్యచ్చుగ్రాత్మజగ్రహా తన్నవరుణో రాజా పామినాషులు సోహమపాపోజోర్ముక్తో ముక్తల్పిన నాగస్ పృష్టమాలుక్యగచ్చే బ్రహ్మదలోకదాప్సువర్ణస్త పురాత్మఘమర్షణ ఇమం మే గంగే యమునేతరస్తామకం సజదాపరుష్ణిగా అదిగ్నిమరుద్దేవిత్యాసోమయా ఋతురంజుహత్యంచాభేద్ధాత్తమోభ్యజాయత తదోరాత్రిరజాయతస్తముద్రవ సముద్రాన్నవాత్సరోజాయత అహోరాత్రిశ్వశతో వశీ సూర్యాగంతమో ధాతారిథా పూర్ణమగల్పయత్వేంచాంతరిక్షమసోదువ యత్పృథివ్యాగమృజసమాంతరిక్షే విలోసి ఇమాగిప్రదావరుణ పునాత్మఘవర్షణ పునంతమదవత్పునాదవరుణ పునాత్మఘవర్షణ ఏక భూతస్ మధ్యే భువనస్ గోప్త ఏష పుణ్యకృతాల్లోకానేష వృత్యోదిగిరణ్మయం దేవాపృథివ్యోదిగిరణ్మయంసగ్రశ్రుతం సుమ తనస్సుమస్తకంసిదాధి ఆర్ద్రంజ్వలదిజ్యోతిరహమస్మే జ్యోతిజ్వలదిబ్రహ్మాహమస్మే యోహమస్మి బ్రహ్మాహమస్మే అహమస్మి బ్రహ్మాహమస్మే అహమేవాహం వాంజుహోమి స్వాహా అకార్యకార్యమగేత్రేణోభ్రూణాగురుదర్పగ వరుణోపామఘమర్షణస్తాపాత్రముచ్యతే రజోభూమిస్తమాగంలోదయస్తప్రవసంధీరా ఆక్రాంతముద్ర ప్రథమే విధర్మం జనయన్ ప్రజాభువనస్ రాజా పుషా పవిత్రేషానోభ్యభ్యప్సోమో వాయిందు జాతవేదేదునవామోమహాదివేద స్థన పరిషదుర్గాణ విశ్వానవే ప్రసంధుందరిత్యగ్ని కామగ్నివన్నాంతమదాంతరంతేరోచనేంగుష్టాన్ దుర్గాన్ దేవేకం శరణమహం ప్రపద్యే నమ అగ్నేత్వం పాలయాణవ్యో అస్మాన్ దర్శిభిరజదుర్గా విశ్వాచ్చేపులాన పూర్వే భవా లోకాయతనయాషయ్యో విశ్వానినో దుర్గాదవేద సింధం నావాదాజుపరిషే అగ్నేహత్యమన్మనసాగనాగం పాద్య విజాతనో నాజకం సహమానముగ్రమగ్నిగంభే పరమాత్మస్తా పరస్పరిదుర్గాక్షామద్రేవోదిరిటాత్యగ్ని రత్నాడిగమేద్యోధ్వరేణు సృణాంచోదానవ్యక్తే స్వాంచాగ్నేతనం విప్రయ స్వాభ్యంజోభగమాగస్వాహర్విష్ణుమిషిక్తంతవేహంధవిష్ణమర్ణసంచరేమ నాగస్య విష్ణమిషమృతామావేష్ణవేల్లోకజిగమాజయంత భూరన్నమగ్నే పృథివ్యే స్వాహా భువాన్నం వాయవేందరిక్షాని స్వాహా భువరన్నమాదిత్యాది దివే స్వాహా భూర్భువస్వర్ణనం చందమదేరిఘ్న స్వాహా నమో దేవేభ్యుభ్యో భూర్భువస్వరన్నమో భూరగ్నే పృథివ్యే స్వాహా భువో వాయవేందరిక్షాని స్వాహా భువరాదిత్యాది దివే స్వాహా భూర్భువస్వచ్చందమదేరిఘ్న స్వాహా నమో దేవే స్వాహ యజ్ఞం వారి భావతో స్వాహ సర్వం వారి చదక్కతో స్వాహ పాహినోగ్నేక పాహ్యుద్వితీయ పాహ్యోద్యం ద్వితీయ పాహిభో స్వాహందాభోష్ందాగస్ సజాగం శక్య పురోవాచో పరిషదింద్రోష్టరింద్రియామో దేవేభ్యో భోద్భువస్వచ్ఛందవో నమః బ్రహ్మణే ధారణం మే అస్తరిరాకరణం ధారయత భూయాదం కర్ణయో శృతం మాచ్యోర్ధ్వం మమాముష్యవ ఋతంతపః సత్యంతపః శ్రుతంతపః శాంతంతపోదమస్తపశ్రమస్తపోదానంతపో యజ్ఞంతపో భూర్భువస్సుభర్బ్రహ్మేతదుపాశేలస్తపః యథా వృక్షస్య సంపుష్పిరస్య దూరా గ్రంథో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరా గ్రంథో వాదిధారాన్ కర్తేమహితామవద్యామేయజ్జువేయువేహవాయిష్యామి కర్తం పదిష్యామి ఏమతాత్మానం జుగుప్సే అనోరణీయాన్ మహతో మహీయానాహత్వా గుహాయాన్ నిహితాస్తి గంతో సమగ్రమం పశ్యతి వేదశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రభవం నిరస్నా సప్తమిధ సప్త జిహ్మా సప్త ఇమే లోకాయ చదంది ప్రాణాభాదుషాన్ నిహితా సప్త సప్త అధస్తముద్రా గగణశ్చతుర్వేష్మాచ్ఛందం దేసింధవస్సర్వరూపాః అదశ విశ్వాడదయోషదాయభూతస్తిష్టత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పదమేష్కవీనామిషవిప్రాణాం మహిళా మృగాణాం శేణోగ్రాణాగస్పతి నిర్మణాగం స్వామ పవిత్రమత్తే దేభన్నే అజామేకాన్ లోహితశుక్లకృష్ణాం బహ్వీం ప్రజాన్ జనయన్ దేగుం స్వరూపాం అజోక్యేకో విషమాణోనుసేన భుక్తభోగామజోన్యగుంసస్సు జిషద్వసరంతరిక్షద్ధోదావేదరసరిధరోణసృజద్వనసృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృతృత ఘృతస్య నామగత్యంగిరస్వాదేవానామగురస్కనాభి వయన్నామ ప్రత్రవాహృదయనాత్మనియజ్ఞే ధారణామానవోభి ఉపబ్రహ్మాదనవచ్చమానచతుశృంగోభి చత్వారి శృంగాత్రయో అస్య పాదాత్మే దీర్ఘే సప్తహస్తాదో అస్య కృతాబద్ధోరవేది మహోదేవో మధ్యాగుమావివేశ ృత్యమానంగిదేవాసోమన్వమిందేకంధోకంజానేనాదేకగ్రస్వయామిష్టలక్షేవానాథమం పురస్తాద్విశ్వాదయోగ్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యతజాయమానకంసరోదేవశుభయాస్మత్యాయునక్తో వృక్షయత్తేనం పూర్ణం పురుడేన సర్వం న కర్మణ ప్రజయాధనేన త్యాగేనైకేన ప్రత్యమానుగుహాయాం బిభ్రాజలేషంతే వేదాంత విజ్ఞానసన్యాసయోగాశుద్ధతత్వా బ్రహ్మలోకే దుపరాహంతకాలే ఫలాముదాచ్యందే రక్రం విభావం పరమేష్భూతయత్పుండరేకం పురమధ్యలగ్గస్థం అత్రం గగనం విజోగస్తస్మిగ్రంథ్రద్రవ్యం యో వేదాజోత్పర ప్రోక్త వేదాంతేజ ప్రతిష్ఠిత తస్య ప్రగతలేనస్తయ పరస్త మహేశ్వర సహస్రేణం దేహం విశ్వాక్షం విశ్వదంభువం విశ్వన్నారాయణం దేహమక్షరం పరమం పదం విశ్వ పరమాత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తముపదేవే పదం విశ్వత్యాత్మేశ్వరగం శాశ్వతగం జీవచ్చులం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణపర నారాయణపరం బ్రహ్మదత్తం నారాయణపర నారాయణపరో ధ్యాతాధ్యానం నారాయణపర సర్వం దృశ్యతే అనంతరం వ్యాప్య నారాయణ స్థిర అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభువం పద్మగోజపదే కాజకం హృదయం చాత్మోముఖం ఇత్యాభ్యాముపతిష్టతి జ్వాలబాలాగుణం భాజే విశ్వశ్యాయనం మహద సందరగం జలాభిత్తులం ప్రత్యాగోషన్నిభం తస్యాంతే దృశనం దోక్షం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నేన విశ్వాగ్నేన విశ్వతోముఖః స్వాగ్రభక్తుభయం నిర్తన్నాహారమదరక్రమే ప్రియగోర్ధమదశ్రాలే రశ్మయత్ర చదందనా సందావేదిత్వం దేహమాపాద నమస్తకః తస్య మధ్యే వన్యతికాణీయోద్భాగ్యవచ్చిదః నీలతో విధమధ్యస్థాద్యుల్లేఖ భాస్వర నీవారజోగమత్తం మే వేదాభాస్వానూపమా తస్యాజికాయా మధ్యే పరమాత్మా గణస్థిర అబ్రహ్మతిమస్తేంద్రస్వక్ర పరమస్మరాన్ ఆదిత్యో ఏడలేదన్మండలంతపదితర్తలారితస్తృతామండలకుండలిదాన్లోకోషయేడలేదస్మిన్మండలేత్యుద్దేక్షదేదాలితామానితదాన్లోకోషయేడలేదస్మిన్మండలేత్యలిపురుషత్తారియోగం విపేదురామండలకుండలిదాన్లోకశ్రీధాత్రయ్యేవమిద్యాగమజయేణోంతరాదిత్యేరన్మయపురుష ఆదిత్యోమిత్రమాత్మానోమన్యోమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత్రమిత నిధనపదాంబికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః సర్వాయ నమః సర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జ్వాలాయ నమః జ్వాలాలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః ఏతత్సోమస్య దోర్యస్య సర్వలింగజ్ఞ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమా భవద్భవాయ నమః వామదేవాయ నమోజ్యరక్షాయ నమశ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రపథనాయ నమః సర్వభూతమాయ నమో మహాత్మనాయ నమః అఘోరేభ్యోఘోరేభ్యోఘోరఘోరతలేభ్యర్వేభ్యసర్వసర్వేభ్యో నమస్తేభ్యర్తురుడాయ విద్మహే మహాదేవాయ ధీమహి కన్నారుద్ర ప్రచోదయాత్. ఈశానసర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపదయే అంబికాపదయ ఉమాపదయే పశుపదయే నమో నమః. తిలకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేకం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. సర్వో వై రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. పురుషో వై రుద్రస్తన్మహో నమో నమః. ఇష్టం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం జగత్. సర్వాక్యరుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. కర్తృద్రాయ ప్రజేదే మే దుష్టమాయతవ్యదే భోజే వసంతమగం హృదే. సర్వాక్యరుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. ఎస్కైకంగత్యగ్నిహోత్రహమణీ భవతి ప్రత్యేవాహృదయస్థందో ప్రతిష్ఠిత్యై కృణుష్కమాలిపంచ అదిర్దేవాగంధర్వా మనుష్యాగం సర్వభూతానాం మాతా మేదినీ మహతా మహీదా విత్రీ గాయత్రీ జగద్ర్వే పృథ్వీ బహుళా విశ్వా భూతా కథమాకాయా సాధత్యే క్షమతే తిష్ట ఆపో వా ఇదగం సర్వం విశ్వభూతాన్యావ్రాణావాజవాపోన్నమావోర్ణవాపస్తంబ్రాణావో విరాణావస్పరాణావచ్చందాగస్యాజ్యోగేష్యాభోగిజోగస్యావసత్యవాపుసర్వాదేవతాభోద్భవస్తువరాభవో ఆప పునందు పృథివే పృథివే భూతా పునాదుమా పునంద బ్రహ్మణత్వజ బ్రహ్మభూతా పునాదుమా ఇదొచ్చమభోజ్ఞయ్యద్వాదుస్తరితం మమ సర్వం పునంతు మామాబోధతాంచ ప్రతిగ్రహగ్రస్వాహ అగ్నిశ్చ మామన్యశ్చ మన్యపదశ్చ మన్యగృతేభ్య ఆవేభ్యో రక్షంతాం ఇదన్నా పాపమకారిషం మనసా వాచా హస్తాభ్యాం అభ్యాముదరేణ శిష్ణా ఆహస్తలవలంబదో యత్కించదితం మయే ఇదమహం మామృతయోనౌ సవ్యే జ్యోతిర్జుహామి స్వాహ సూర్యశ్చ మహమన్యశ్చ మన్యవదనశ్చ మన్యకృతేభ్య ఆదేభ్యో రక్షంతాం యద్రాద్రియా పాపమకారిణం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా రాత్రిస్తదవలంబసో యత్కించదితం మయే ఇదమహం మామృతయోనౌ సూర్యే జ్యోతిర్జుహోమి స్వాహ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యాదిషం సాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మ సంమిదం గాయత్రీ ఛందసా మాదేరం బ్రహ్మ ఋషస్వమే ఎదన్నా పాపం తదన్నా యద్రాద్రియాతే పాపం తద్రాద్రియాముచ్యతేవర్ణే మహాదేవి సంధ్యా విద్యే వనస్పతి ఓయోదివరమిభ్రాజోదేవానామనామాజ విశ్వమజు విశ్వాయమజు దుర్వాయోరాంగాయత్రీ మావాహయామి జాయత్రీ మావాహయామి వనస్పతి మావాహయామి ఛందర్శే నావాహయామి శ్రియమావాహయామి గాయత్రియా గాయత్రీ ఛందా విశ్వామిత్రమి సవితా దేవతాగ్నిర్ముఖం బ్రహ్మాచరో విత్రహృదయం బ్రహ్మా పృథివీజోని ప్రాణాపానవ్యానోదా ేతవర్ణాఖ్యాయన గాయత్రీయుగం సత్యక్షరాజనం ఓం సత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్ ధీమహి ప్రచోదయాత్ ఓమాజ్యోతిరసోమృతం బ్రహ్మోద్భవస్సువరు ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యజ్ఞాతాగచ్చదే సాదుఖం స్తుతామయా వరదా వేదమాత ప్రచోదయంతి పవనే జాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవత్సరం వక్యం దత్వా ప్రజాతం బ్రహ్మలోకం ఘనస్తూర్యాదిత్యోన ప్రభావాత్యక్షరం మధుక్షరం విభద్రసం సత్యం వేదగ్రసమాభోజ్యోతిరసోమృతం బ్రహ్మభోద్భవస్సు బ్రహ్మమేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం యాస్తే సోమ ప్రజావత్సోభితోహం దుష్పప్నహం దురుష్ యాస్తే సోమ ప్రాణాగస్తాంజహోమి ృసువర్ణమయాజిలం బ్రాహ్మణాయ ద్రహ్మహత్యాం వాయేతే బ్రాహ్మణాసువర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆ సహస్రాత్ పంక్తిం పునంతి బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా అద్యానో దేవసవిత ప్రజావత్సావే సౌభగం పరాదుష్ట ప్రియగం సువా విశ్వాని దేవసమిదర్దులిదాని పరాసువా యద్భద్రం తన్మహాసువా మధువాతారితాయతే మధుక్షరం నిషింధవ మాధ్వేర్ణ సంతోషధే మధునగ్నముతోషసి మధుమత్పాత్యమగం రజ మధుద్యోరస్వన పిత మధుమాన్నావనస్వజర్మధుమాగం అస్తు దూర్య మాధ్వేర్గావ భవంతునః నైమంతమజాచిదం బ్రాహ్మణాయుద్యా భ్రూణహత్యాం వాఘ్నంతే ఏ బ్రాహ్మణా సుపర్ణం పఠంతే తే సోమం ప్రాప్నువంతే ఆ సహస్రా పంక్తిం పునంతే బ్రహ్మమేధవా మధుమేధవా బ్రహ్మమేవ మధుమేధవా బ్రహ్మా దేవానాం పదవేక్కవేనామిషర్విక్రాణాం మహిషా మృగాణాం శేనాగ్రాణాగస్వతి వర్మనాగం సోమ పవిత్రమత్యేభన్ అగం సృష్టిషత్వదరంతరిక్షసద్భోదావేదిగోజారుజారుజం బృహద్ రుజేత్వారుజేత్వాగమిత్సవంతి ధృతోనుధేనాహ అంతర్హృదా మనసా భూయమానా ఘతస్య ధారా అభిజాగజేమి హిరణ్యయో వేదతో మధ్యాదాం తస్మిన్ సువర్ణో మధుగత్కులాయే భజన్నాస్తే మధుదేవతాభ్యః తస్యాపదే హరయః సప్తదీరే స్వధాన్ దుహానా అమృతస్య ధారాం యైదం సువర్ణమయాజిదం బ్రాహ్మణాయ దద్యాత్ వీరహత్యాం వారేతే ఘ్నంతే ఏ బ్రాహ్మణా సువర్ణం పఠంతే ఏ సోమం ప్రాప్నువంతే ఆసహస్రా పంక్తిం పునంతే ఓం మేధాదేవే విషమానా విశ్వాజే భద్రాదుమనస్యమానా త్వజాయత్తారుదమానా దురక్తాన్బృహస్పదేమ విదసే సుదీరాః త్వజాయత్తరవిర్భవజే విత్వజా బ్రహ్మాగతశ్రీరుతత్వజా ప్రజాయత్రేత్రమిందదేవదానోజనస్వద్రవీణానమేధే మేధాం మయింద్రో దాతు మేధాం దేవీ సరస్వతి మేధాం మే అశ్వినాభావాసత్కాం పుష్కరస్రజా అప్సరాదు జయా మేధాగం సర్వేషు జయన్మనః దైవేయం మేధా సరస్వతి సామాం మేధా దులభిర్జుడతాయ స్వాహా ఆమాం మేధాదులభిర్విశ్వరూపాహిరణ్యవర్ణా జగదీజగమ్యా ఓర్జస్వదే వేదా విన్మమానా సామాం మేధాదుపదేకాయుషంతా మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయేంద్ర ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయిదోర్యోభ్రాజో దధాతు అవైదమృత్యుమసన్నాగం వైవస్వదో నాభయంకనోదు పర్ణం వనస్పదేవాభినశీరాయస్తాన్నశ్రదేపది పరం వృత్యోపదేశాంగిస్తేతరాజే చక్షుష్పదే సన్వదేమానోదవీరాన్ వాతం ప్రాణం మనసాన్వానభామహే ప్రజాపతిభువనస్ గోపా సమామృత్యోస్త్రాయతాం పాత్రగుమోజాగ్యైవాజనామధీమహి అముత్రభూయాదయమృగస్పదే అభిజస్తేన పుంజ ప్రత్యోహదా ముష్మినాముత్యమస్మాద్దేవానామగ్నేభిడజాసీభి హరికంహరంతమునయంతి దేవా విశ్వశ్రేషానుగ్రహమేనా బ్రహ్మతలోమేనమాగాదేన మాగవధేర్విక్రమస్వ శర్గేరంగిమిధానభో లోకోదనేమహం ఉభయోకయో విద్వాజమత్యంతరామ్యహం మాచిలోమత్యోమామధేర్మామేవరం విగ్రహా ప్రమోధే ప్రజా మామేరాయోగ్రహిచక్రసంగా హేమా